రాజనీ రూపు తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజనీ రూపు తెలిసిందిలే మురిపించు కాలము ముందుందిలే నీ ముందుందిలే తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజని రూపు తెలిసిందిలే కథ ఏమిటు శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది